ललित लावण्य विलासमु तोड़, ललित लावण्य विलासमु तोड़, नेलत धन्यत गलिगे नेटी तोड़, ललित लावण्य विलासमु तोड़, नेलत धन्यत गलिगे नेटी तोड़। కుప్పలుగా మైనసలు కొన్న కస్తూరి తోడ, తొప్ప దోగేటి చెమట తోడ, కుప్పలుగా మైనసలు కొన్న కస్తూరి తోడ, తొప్ప దోగేటి చెమట తోడ, అప్పుడటు శశిరేఖలైన చనుగవతోడ, అప్పుడటు శశిరేఖలైన చనుగవతోడ, తప్పిదీరేటి మోము దమ్మితోడ, దప్పిదీరేటి మోము దమ్మితోడ, దప్పిదీరేటి మోము దమ్మితోడ, లలిత లావణ్య విలాసము తోడ, నెలత ధన్యత గలిగే నేటితోడ. కులుకుక పరిభరము కుంతలంబుల తోడ, తొలగదోయని ప్రేమ తోడ, కులుకుక పరిభరము కుంతలంబుల తోడ, మొలగదోయని ప్రేమ తోడ, మొలకనవులు దొలకు ముదు చూపుల తోడ, మొలకన ఊలు దొలకు ముందు చూపుల తోడ, పులకలు పొడవైన పొలుపు తోడ, పులకలు పొడవైన పొలుపు తోడ, పులకలు పొడవైన పొలుపు తోడ, లలిత లావణ్య విలాసము తోడ, నెలత ధన్యత గలిగే నేటి తోడ. తిరువెంకటాధిపుని మన్నన తోడ, సరిలేని దివ్య వాసనల తోడ, తిరువెంకటాధిపుని మన్నన తోడ, సరిలేని దివ్య వాసనల తోడ, పరికించరాని హరవిరి భావము తోడ, పరికించరాని హరవిరి భావము తోడ, సిరిదొల కడిచిన్ని సుకు తోడ, సిరిదొల కడిచిన్ని సుకు తోడ, సిరిదొల కడిచిన్ని సుకు తోడ, లలిత లావణ్య విలాసము తోడ, నెలత ధన్యత గలిగే నేటి తోడ, లలిత లావణ్య విలాస